సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు. సగమా గమపా నిమితమ గమ గమపా చిరుగాలి తరగల్లే నల్ల నల్లగా చెల్ల ఏటి నురగల్లే చెల్ల చెల్లగా చిరుగాలి తరగల్లే నల్ల నల్లగా చెల్ల ఏటి నురగల్లే చెల్ల తెల్లగా చిన్ననాటి కలలల్లే తీయ తీయగా ఎన్నెన్నో రాగాలు రవడించగా రవడించగా. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు. పదవిపై నవ్వులే కెంపుగా, నీ కనులలో నవ్వు తెలి మెరుపుగా, చెక్కిళ్ళపై నవ్వు నును సిగ్గుగా, చెక్కిళ్ళపై నవ్వు నును సిగ్గుగా, పరువాన్ని ఉడికించి ఉరికించగా ఉరికించగా. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు. పయనించగా నిన్నవు నా బ్రతుకు వెలిగించగా, ఆ వెలుగులో నేను పయనించగా. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు.